ప్రమాదనింద దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్ స్వయం సన్మాత్రమానందఘనం విభావయన్ సమాహిత సన్ బహిరంతరం వా కాలం నయథా శృతి కర్మబందే. 321 దృశ్య ప్రపంచమును ప్రతీతం కనబడుచున్న దృశ్యం ప్రవిలాపయన్ నామరూపాది నిరాకరణము ద్వారా విలీనము కావించుచు స్వయం తనను లేదా తాను సన్మాత్రం సత్స్వరూపమైన ఆనందఘనం ఆనందఘన స్వరూపమునుగా విభావయన్ భావించుచు కర్మ బంధేసతి కర్మబంధమున్నంతవరకును బహ్యః వెలుపలగాని అంతరం వాలోపలగాని సమాహిత హసన్ ఏకాగ్రతతో కూడినవాడవై కాలం కాలమును నయథాహ కడపుము శ్రీవివేక చూడామణి విపరీతార్థధీర్యావన్నీ శేషం వినివర్తతే స్వరూపస్ఫురణు యావన్న ప్రసిద్ధ్యత్య నర్గలం తావత్సమాధిషట్కేన నయేత్ కాలం నిరస్తరం. విపరీతార్థజ్ఞానము నిశేషముగా నశించువరకును స్వరూప సాక్షాత్తారము నిరాఘాటముగా కలుగనంతవరకును నిరంతరము సమాధి షట్కముతో కాలమును గడపుము అని చెప్పిన విధమున ప్రతీయమానమగు దృశ్య జగత్తును దాని నామరూపములను విలీనము చేయుట ద్వారా అధిష్టానమగు బ్రహ్మయే యని భావించుచు నిన్ను గూర్చి సన్మాత్రమగు ఆనందఘన స్వరూపమునే నేనని తలచుచు లోపలగాని వెలుపలగాని ఏకాగ్రచిత్తుడవై కాలమును గడపుము. కర్మబద్ధే ప్రారబ్ధవశముచే విక్షేపమునకు అవకాశమేర్పడినప్పుడు నీవు ఇయం భూర్న సన్నాపీతోయం న తేజో న వాయు న ఖం వాపి తత్కార్యజాతం యదేషామధిష్టానభూతం విశుద్ధం సదేశం పరం యత్తదేవాహమస్మి. ఈ భూమి సత్తు కాదు, తోయము కాదు, అతేజస్సు కాదు, వాయువు కాదు, ఆకాశము కాదు, వీటి కార్యములు గూడా సత్తులు కావు. వీటి కన్నింటికిని అధిష్టానమగు విశుద్ధమైన ఏ ఏకైక సత్పదార్థము ఉన్నదో అదియే నేను ఇత్యాది విధమున వెలుపలగాని బాహ్య పదార్థముల విషయమునగాని న దేహో న చాక్షాణి న ప్రాణవాయు మనో నాపి బుద్ధిరచిత్తం హ్యహంధియః యదేషామధిష్టానభూతం విశుద్ధం సదేకం పరం యత్తదేవాహమస్మి. నేను దేహము కాదు, ఇంద్రియములు కాదు, ప్రాణవాయువు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు, అహంకారము కాదు. 892 ప్రమాదనింద వీటి కన్నింటికిని అధిష్టానమగు విశుద్ధమైన ఏకైక సత్పదార్థము ఉన్నదో అదియే నేను ఇత్యాది విధమున లోపలగాని శబ్దానువిద్ధము శబ్దమును అనుసరించినది, దృశ్యానువిద్ధము దృశ్య పదార్థములను అనుసరించినది, సవికల్పకము నిర్వికల్పకము అనేడు భేదముచే వెలుపలగాని లోపలగాని ఏకాగ్రమగు మనస్సుతో కాలము గడపుము అవశిష్యునకు ఎన్నడును ఏ విధముగను కూడా దుహకము కలుగకూడదు అనేడు దయాభావముతో వివేకవంతునకు గూడా ఏ విధముగా దుహకములు కలుగుటకు అవకాశమున్నదో సవిస్తరముగా చెప్పుచున్నాడు. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్యః కదాచన ప్రమాదో మృత్యురీత్యా భగవాన్ బ్రహ్మణః సుతః. 2:2:2 కదాచనెప్పుడును బ్రహ్మనిష్టాయాం బ్రహ్మనిష్ట విషయమున ప్రమాదః ఏమరుపాటు న కర్తవ్య చేయదగనది కాదు. ఏలేనగా భగవాన్ సర్వజ్ఞుడును అజానసిద్ధుడును అగు బ్రహ్మణః సుతః బ్రహ్మ యొక్క కుమారుడైన సనత్సుజాతుడు ధృతరాష్ట్రునితో ప్రమాదం వై మృత్యు మహం బ్రవీమి అని పలుకుచు ప్రమాదః ఏమరుపాటు మృత్యురితి మృత్యువు అని ఆహా చెప్పుచున్నాడు. అవా ఈ విషయమునే సమర్థించుచున్నాడు. న ప్రమాదాదనర్ధోన్యో జ్ఞానినః స్వస్వరూపతః తతో మోహస్తతోహంధిస్తతోబద్ధస్తతో వ్యథ. 323 జ్ఞానినః జ్ఞానికి స్వస్వరూపతః స్వస్వరూపము నుండి ప్రమాదాత్ ప్రమాదముకందే అన్యః మరియొక అనర్థః అనర్థము న విద్యతే లేదు. ఏలేనగా తతస్వరూప ప్రచిత వలస మోహః మోహము విస్మృతి కల్గును తతః దానివలన అనాత్మని అనాత్మ. 383 శ్రీవివేక చూడామణి 394 మైన అహంకారమునందు అహంధేహ నేను అనెడు బుద్ధి కలుగును, తతః దానివలన బంధః అదేహాదులేయందు అధ్యాసరూపమగు బంధము కలుగును, తతః దానివలన వ్యథ జరామరణాదజన్యమగు దుఃఖము కలుగును. జ్ఞానికి అవ అజ్ఞానికి ఈ విధముగా జరిగిన జరగవచ్చును, కూడా ఇట్లేల జరుగును అని ఆశంకించుకొని చెప్పుచున్నాడు. విషయాభిముఖం దృష్ట్వా విద్వాంసమపి విస్మృత్యః విక్షేపయతి ధీదో షయః యోషాజారమివ ప్రియం. 324. యోషా స్త్రీ ప్రియం ప్రియుడైన జారం జారునివలే, లేదాచారం అన్యాసక్తుడగు ప్రియమిప ప్రియునివలే, విస్మృత్యః బ్రహ్మ విస్మృతి, విద్వాంసమపి వివేకవంతునిగుడా. విషయాభిముఖం విషయాభిముఖునిగా అనగా బహిర్ముఖునిగా దృష్ట్వా సూచి. ధీదోషేహ పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూహ బ్రహ్మదేవుడు ఇంద్రియములను పరాముఖము లగునట్లుగా హింసించెను అనుశ్రుతి ననుసరించి. విశేష్వ విసచ్చేత ఇత్యాది శ్లోకములలో 827 చెప్పనున్న బుద్ధి దోషములచే విక్షేపయతి నష్టమైన ఆత్మబోధ కలవాణినిగా చేయును, అధికముగా చలింపజేయును, దూరము తీసుకొనుపోవును, త్రిప్పలు పెట్టును. అవ ఈ చెప్పిన విషయమునే బాగుగా తెలియటకే మరి యొక్క దృష్టాంతముతో చెప్పుచున్నాడు. యథాపకృష్టం శైవాలం క్షణమాత్రం నతిష్ఠతి ఆవృణోతి తథా మాయా ప్రాజ్ఞం వాపి పరాముఖం. 325. వెనుక తచ్చైవాలాపనయే సమ్యక్ సలిలం ప్రతీయతే శుద్ధం అనుశ్లోకమున 152 నాచును దృష్టాంతముగా చూపుచుకోక పంచకము ఏ విధముగా ఆవరకమగునో చెప్పియున్నాడు. అపకృష్టం లాగబడిన తొలగింపబడిన శైవాలం నాచు యథా ఏ విధముగా క్షణమాత్రం ప్రమాదనించ. 395. అక్షణముపాటైనను నతిష్ఠతి నిలబడదో అనగా మరల ఉదకమును కప్పివేయునో, తథా అట్లే మాయా మాయా ప్రాజ్ఞం వాపి కోళ పంచకమును నిషేధించినవాడైనను పరాముఖం బహిర్ముఖుడుగా నున్నవానిని అవృణోతి కప్పబడిన స్వరూపము కలవానినిగా చేయును. అవ న ప్రమాదా ధనర్థో సైన్యః అని చెప్పిన విషయమునే మరియొక దృష్టాంతముతో విశదీకరించుచున్నాడు. లక్ష్యచ్యుతం చేద్యది చిత్త మీషద్ బహిర్ముఖం సన్నిపఠేత్తతస్తతః ప్రమాదతః ప్రచ్యుత కేలికందుకః సోపానపట్ కాపతితో యథా తథా. 326. యథా ఏ విధముగా ప్రమాదతః ఆడుకొనుచున్నవానికి ఇచ్చలేకపోయినను ప్రమాదవశమున ప్రచ్యుత కేలికందుకః జారిన బంతి సోపాన పట్కా మెట్ల యొక్క పంక్తిపై పతితః పడినదై క్రిందికి పోవుచు పట్టుకొనుటకు శక్యము కాదో, తథా అట్లే చిత్తం చిత్తము ఈషద్యది కొంచెమైనను లక్ష్యచ్యుతం చేత్ లక్ష్యమగు బ్రహ్మ నుండి తొలగనచో. బహిర్ముఖం సతనాత్మవస్తువులేయందు సక్తమై తతస్తతః అహంకార బుద్ధి ప్రాణ ఇంద్రియ దేహ విషయాదులందు నిపఠేర్పడును. అవ ప్రమాదమే మృత్యువు అను విషయమును 2.5 శ్లోకములచే బాగుగా విశదీకరించున్నాడు. తతః స్వరూప విభ్రంసో విభ్రష్టస్తు పతత్యధః పతితస్య వినా నాశం పునర్నారోహ ఈక్ష్యతే విశేష్వా విసచ్చేత సంకల్పయతి తద్గుణాన్ సమ్యక్ సల్పనాత్యామః కామాత్ పుంసః ప్రవర్తనం. 327. సంకల్పం వర్ణయే తస్మాత్ సర్వానర్థస్య కారణం. 328. అపథ్యాని హి వస్తుని వ్యాధిగ్రస్తో యథోత్సృజేత్. శ్రీవివేక చూడామణి. 896. విషయేషు శబ్దాది విషయములేయందు చేతః చిత్తము ఆవిళత్ సత్ ఆసక్తి కలదగుచు తద్గుణాన్ భోగ హేతువులగుటచే వాటియందు ఉన్న ఆనంద జనకత్వము మొదలగు గుణములను గూర్చి సంకల్పయతి ఆలోచనలు చేయుచుండును. సమ్యక్ బాగుగా అధికముగా సంకల్ప నాత్ సంకల్పించుట వలన కామా విషయములేందు ఇచ్ఛ కలుగును. కామాత్ కామము వలన పుంసః పురుషునకు ప్రవర్తనం వాటిని సంపాదించుటయందు యత్నము కలుగును. యద్యద్ధి కరు జంతుః తత్తత్కామస్య చేష్టితం ప్రాణి చేయుపను లన్నియు కామ ప్రవృత్తములే అని స్మృతివాక్యము. తతః అట్టి ప్రయత్నము వలన స్వరూప విభ్రంసః స్వరూపము నుండి ప్రచ్యుతి అనగా స్వస్వరూప విస్మృతి కలుగును. విభ్రష్టస్తు స్వరూపము నుండి భ్రష్టుడైనవాడైతే అధః క్రిందికి అనగా అనాత్మలగు కోసములందును తద్వారా దూర దూరములగు విషయములందును పతతిపడును, వాటివైపు పోవును. పతితస్య అతిదూరము పోయినవానికి నాశం వినా నాశము లేకుండగా స్వరూపజ్ఞానము లేకుండుటయే నాశము. స్వరూప నములేక దేహాదులే ఆత్మయని ఎల్లప్పుడూ భావించుచుండువానికి మరణాదులుండును ఈతడు కూడా సర్వము ఉన్నది అనుభ్రాంతిలో ఉండుటచే ఎల్లప్పుడూ సంసారములో చిక్కుకొనును. కావున ఈ పతితునకు పునః మరళ ఆరోహ బ్రహ్మలాభము న ఈక్ష్యతే కనబడదు. తస్మాత్ ఆ కారణము వలన వ్యాధిగ్రస్త అహవ్యాధిగ్రస్తుడు అపథ్యాని అనారోగ్యకరములగు వస్తుని వస్తువులను యథా ఏ విధముగా ఉత్సృజేత్ విడుచునో ఆ విధముగానే సర్వానర్థస్య సకలములైన అనర్థములకును కారణం కారణమైన సంకల్పం సంకల్పమును వర్షయేత్ విడువవలెను సంకల్పము చేయరాదు. స్వరూపము నుండి చ్యుతుడైన వానికి చివరకు నాశము వంటి మహానర్థము కూడా కలుగును. అతః ప్రమాదాన్న పరోస్తి మృత్యుః వివేకినో బ్రహ్మవిదః సమాధౌ సమాహితః సిద్ధిము పైతి సమ్యక్ సమాహితాత్మా భవ సావధానః. 329 ప్రమాద నింద 387. అతః అందువలన వివేకిన వివేకవంతుడైన బ్రహ్మవిదః బ్రహ్మనేత్తకు సమాధౌ సమాధి విషయమున ప్రమాదాతు ప్రమాదము కంటే పరహ ఇతరమైన మృత్యుః మృత్యువు నాస్తి లేదు. సమ్యక్ బాగుగా సమాహితః బ్రహ్మసంస్థుడైనవాడు సిద్ధిం ముక్తిని ఉపైతి పొందును. నీవు కూడా సావధానః ప్రమాదరహితుడవై సమాహితాత్తాయెల్లప్పుడునూ బ్రహ్మపై నిలుపబడిన మనస్సు కలవాడవై భవ ఆగుము.